పోసున్నది ఏం చెప్పాలి అత్త? ఓయత్త నీ బిడ్డ అది కయ్యాలి కంపనే ఓయత్త, అది కయ్యాల కంపనే ఓయత్త. ఓయత్త నీ బిడ్డ అది కయ్యాలి కంపనే ఓయత్త, అది కయ్యాల కంపనే నాయత్త. ఏమయ్యా అల్లుడా ఏందయ్యా నువ్వు గట్లెందుకు అంటున్నావేందయ్యా, నువ్వు గట్లెందుకు అంటున్నావేందయ్యా? పలికాయ ఓయత్త